యాద్రి యాద్రి కహాని లేటే జంగలీ పాత్మా యాద్రి సహార సాధే ఆసు కులీరా జిందాగీ బీతో సహార సాధే ఆసు కులీరా ఉజాడ రహ్యో జీవన తెసై దుఃఖ మారీరా మసాము कहिले की ना हो की ना मधुमास आए ना यात्री सागर पौड़े रहे स्वप्न को संसारा इच्छा को सागर पौड़े रहे स्वप्न को संसारा आज या भोली छपुग्नु पर्ने बाटो छ हजारा हरेक पल हेर्ने तर बसन्त थाएन यात्री एउटा त्रुमल लिर्ने अधेरी रातमा यात्री एउटा कहानी लेख्ने जंगली ఆత్మా.